కొరకై విరిసే పూలను తూచనే లభువిలు నీ పూజ కొరకై విరిసే పూలను తూచనే లభువిలు ఇది ఏ ఘటను దివిలో సభలో విధి నిర్ణయము నీ పూజ కొరకై విరిసే పూలను తూచనేల భువిలు గాలి కొణికేటి పూల జాతి వడగాలి వసివాడే మానీతి చలిగాలి కొణికేటి పూల జాతి వడగాలి వసివాడే మానీతి కోవెల ఉంటే దీపం ఏది దీపండి వెలుగేది పొగిలను సుమ నాయదను కరణం పొరలను సుమ బాష్పజల కణం బంగారు కళ అది కరిగిన కథన బ్రతుకే మారెను రాగిల కనులను ముసిరిన కటిక చీకటుల మనసున నిండిన వేడలో విడివటి వెడలను మురిపె ముయద విడి మూవల మోహన రవడితో కళలు వడబోసి కన్న ముఖ దీపం వెలిగే మూగదైన మదిలోనే పూజ కొరకై విరిసే పూలను పూచనేల భువిలు ఇది ఏ ఘటనో దివిలో సఫలో విధి నిర్ణయమో నీ పూజ